29 ఏషణారహితాదృత అసం భా ఏషణారహితాదృత ఏక్షణా ఇచ్చ సా త్రివిధా ఏతల్లోక జయాయ పుషణ పితృలోక జయ సాధన కర్మ సంపాదనాయ విశ్లేషణ ఉపాసనాదినా జయ సాధనం దేవలోక తస్మిన్నేషణాలో కైషణ అభయహరహి ఊ అనాకృష్టచికయ తే హన్మ పునేషణాయశ్చ వికైషణాయశ్చలో కైషణ దూశ్చ వ్యుత్థాయ భిక్షాచర్యం చరంతి ఇతి శ్రుతేః ఏషణారహిత యే పరమహంస పరివ్రాజకాః సన్యాసినః డై ఆదరేణ అతిశయ ప్రేమాస్వయనిమిది అంగీకృత నిరంతర ధ్యానేన సాక్షాస్వరూపేణ ఆదృత కృతాత సతీ మోక్షరూపతయా ప్రాప్తేత్యర్థ ఓం ఏక్షణారహితాదృతాయే నమః. ఆం వి ఏషణ ఎనగా ఇచ్ఛ ఆ కోరిక పుషణ విశ్లేషణ లోకైషణయని మూడు విధములుగా నుండును. ఇహలోకమునకై పుత్రేషణ పుత్రులయందు కోరిక పితృలోక జయసాధనమైన సైదిక కర్మానుష్ఠానము కొరకు వితైషణ ధనమునందు కోరిక ఉపాసన తపస్సు మున్నగువాని చేత దేనలోక జయమునకు సాధనమైన దానియందు కోరికలో కైషణ ఎనబడును. తే హస్మ పుత్రేషణయశ్చ అనుచు యతిస్వరులు పుత్రేషణ విశ్లేషణ లో శ్లేషణలను త్యజించి భిచరణము చేయుదురని చెప్పుచున్న శృతి. 93 శంకర గ్రంథరత్నావళి 94 నచనానుసారము ఏషణాత్రయము చేత ఆకృష్టముగానిచి తమ్ముగల పరమహంస పరివ్రాజకులైన సన్యాసులు ప్రేమాతిశయముతో స్వస్వరూపముగా తైలధార వలె అవిచ్ఛిన్న ధ్యాన సాంతత్యము సలన సాక్షాత్కరింపచేసుకునబడినదై మోక్షరూపమున పొందబడుచున్నదిగాన మహాత్రిపుర సుందరి ఏషణారహితాదృత యను నామము చే గుణ సంకీర్తనము చేయబడుచున్నది. ఏషణత్రయమును జయించిన మహనీలకే జగన్మత స్వస్వరూపమున అనుభన వేద్యురాలుగాని యన్యులకు గాదని ఈ నామము సలన తెలియనగునని భావము. శ్లో ఏలాసుగంధి చికురా చైనకుట వినాశిని ఏకభోగా చేకరసా చేకేశ్వర్యప్రదాయని 7